శ్రీ సత్యనారాయణ మేలుక నీ సేవకాయత నీ లోక మేలుక శ్రీ సత్యనారాయణ మేలుక నీ సేవకాయత నీ లోక మేలుక శ్రీ సత్యనారాయణ మేలుక. సుందరం వై ఉష కాంతితోచే మందార పూజ ప్రసూనాలు పూజే సుందరం వై ఉష కాంతితోచే మందార పూజ ప్రసూనాలు పూజే శ్రీ సత్యనారాయణ మేలుక నీ సేవకాయత నీ లోక మేలుక శ్రీ సత్యనారాయణ మేలుక. పరమ పావన మూలం భోజ పత్రాలు స్ఫురింతినవనంతలక్ష్మీ నేత్రాలు పరమ పావన మూలం భోజ పత్రాలు స్ఫురింతినవనంతలక్ష్మీ నేత్రాలు మిత్రుడాశంకరుందిందేయున్నాడు పుత్రుడు బ్రహ్మ పూజించుచున్నాడు మిత్రుడాశంకరుందిందేయున్నాడు పుత్రుడు బ్రహ్మ పూజించుచున్నాడు శ్రీ సత్యనారాయణ మేలుక నీ సేవకాయత నీ లోక మేలుక శ్రీ సత్యనారాయణ మేలుక. గతి నీవేయని నమ్ముకున్నారు జనులు బ్రతుకుచుందిరి నీ దయార్థులై మునులు గతి నీవేయని నమ్ముకున్నారు జనులు బ్రతుకుచుందిరి నీ దయార్థులై మునులు నీ పాద సందర్శనం వసగలమ్మ కాపాడరమ్ము నీ భక్తులము తుమ్మ నీ పాద సందర్శనం వసగలమ్మ కాపాడరమ్ము నీ భక్తులము తుమ్మ శ్రీ సత్యనారాయణ మేలుక నీ సేవకాయత నీ లోక మేలుక శ్రీ సత్యనారాయణ మేలుక. అన్నవరంబునందు కొలువై తెలియైన అనంత లక్ష్మితో చెన్నుగా మూడు లోకముల శీతల దృక్కుల చూతూ అంట ఆ పన్నుల నీ పదాశ్రితుల భక్తుల నిత్యము కాతు వంట నీకెన్నగా సత్యదేవ సరి ఎవ్వరు వెలుపులు కృపాకర. సత్యదేవు సేవించి తరించుడి నిత్యము భక్తి భజించి సుఖించుడి సత్యదేవు సేవించి తరించుడి నిత్యము భక్తి భజించి సుఖించుడి సత్యదేవు శ్రీయనంత లక్ష్మీ సనాతుడు శ్రీయనంత లోకైకనాతుడు శ్రీయనంత లక్ష్మీ సనాతుడు అనంత లోకైకనాథుడు సత్యదేవ సేవించి తరించుడి నిత్యము భక్తి భజించి సుఖించుడి సత్యదేవ సేవించి తరించుడి అన్నవరమే వైకుంఠ నగరము ఎన్నగా పావనమతి సుందరము అన్నవరమే వైకుంఠ నగరము ఎన్నగా పావనమతి సుందరము ఆ పురిగిరి పండెను కాపురమై హరి అందెయుండును కాపురిగిరి వేణులు పండెను కాపురమై హరి అందెయుండును సత్యదేవు సేవించి తరించుడి నిత్యము భక్తి భజించి సుఖించుడి సత్యదేవు సేవించి తరించుడి హరిపాదాంబుజ మథువా జాహ్నవి ధర పంపారడి పాతకారిణి హరిపాదాంబుజ మథువా జాహ్నవి ధర పంపారడి పాతకారిణి ఆ నది పుణ్యమూలే ఫలించెను స్నాన జలము స్వామి నర్పించును సత్యదేవు సేవించి తరించుడి నిత్యము భక్తి భజించి సుఖించుడి సత్యదేవు సేవించి తరించుడి వరమౌనీంద్రహృదంతరాళముల దివ్యద్వేద వేదాంత సుందర శీర్షంబుల భాసమానము భవత్పాదద్వయంబు ఓ రమావర మా నెమ్మది నిల్చునట్లు వరము ప్రార్థించదా, మాకు నీ చరణాలే శరణాలు రత్నగిరివాస. సత్యనారాయణ అన్నవరంగిరిపై కొల్వున్న సత్యనారాయణ కావరా జగాలనేయు దేవరా రమావరా. అన్నవరంగిరిపై కొల్వున్న సత్యనారాయణ కావరా జగాలనేయు దేవరా రమావరా. పాపనా శంకర స్వామి కరుణాంతరంగ అన్నవరంగిరిపై కొలున్న సత్యనారాయణ కావర జగాలనేయు దేవర తమావర అన్నవరంగిరిపై కొలున్న సత్యనారాయణ కావర జగాలనేయు దేవర తమావర. పాలన చేయుగాక బహుభంగుల సత్కృపతో అనంత లక్ష్మీల సితానురక్తుడగు శేషశయానుడు రత్నశైల దివ్యాలయవాసి ఆర్తిహరుడు ఆశ్రిత వత్సలుడు ఆదిదేవుడు ఏ వేళ బుధానురంజక కవిత్వ కళాంచిత గాన విజ్జలం సత్యదేవునంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే పావన కల్పించు ఉత్తమ దైవముల సేవింపరే సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే పావన కల్పించు ఉత్తమ దైవముల సేవింపరే సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే. ఎంత చక్కని తండ్రియో హరి, ఎంత చల్లని తల్లియో సిరి, లోకముల రక్షింప దైవములీకరణి సాక్షాత్కరించిరి. ఎంత చక్కని తండ్రియో కరి, ఎంత చల్లని తల్లియో సిరి, లోకముల రక్షింప దైవములీకరణి సాక్షాత్కరించిరి. సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే పావన కల్పించు ఉత్తమ దైవముల సేవింపరే సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే. భక్తితో వ్రతమాచరించిన భాగ్యములు ప్రాప్తించును, శ్రద్ధగా మదిలో జపించిన సౌఖ్యములు సిద్ధించును. భక్తితో వ్రతమాచరించిన భాగ్యములు ప్రాప్తించును, శ్రద్ధగా మదిలో జపించిన సౌఖ్యమును సిద్ధించును. సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే పావన కల్పించు ఉత్తమ దైవముల సేవింపరే సత్యదేవు అనంత లక్ష్మి ప్రత్యగము పూజింపరే. గాన కవిత కళారాజులు మౌని జనత తపస్సాధ్యులు అవతరించిరి దివ్యమూర్తులు భూవితరించు నిమిత్తమై గాన కవిత కళారాజులు మౌని జనత తపస్సాధ్యులు అవతరించిరి దివ్యమూర్తులు భూవితరించు నిమిత్తమై సత్యదేవు అనంత లక్ష్మిని ప్రత్యగము పూజింపరే పావనత కల్పించు ఉత్తమ దైవముల సేవింపరే సత్యదేవు అనంత లక్ష్మిని ప్రత్యగము పూజింపరే